Book 2 4 4 في المدرسة పాఠశాల వద్ద أين نحن؟ మనం ఎక్కడ ఉన్నాము؟ نحن في المدرسة మనం పాఠశాలలో ఉన్నాము عندنا صف మాకు పాఠం చెప్పబడుతోంది هؤلاء هم التلاميذ వాళ్ళు బడి పిల్లలు هذه هي المعلمة ఆమె అధ్యాపకురాలు هذا هو الفصل అది తరగతి ماذا نعمل మనం ఏం చేస్తున్నాము نحن نتعلم మనం నేర్చుకుంటున్నాము نحن نتعلم لغة మనం ఒక భాష నేర్చుకుంటున్నాము انا اتعلم الانجليزية నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను انت تتعلم الاسبانية నువ్వు స్పానిష్ నేర్చుకో هو يتعلم الألمانية అతను జర్మన్ నేర్చుకుంటాడు نحن نتعلم الفرنسية انتم تتعلمون మనం ఫ్రెంచ్ నేర్చుకుంటాము انتن تتعلمن الإيطالية మీరందరూ ఇటాలియన్ నేర్చుకోండి هم يتعلمون حضرتكم تتعلمون الروسية వాళ్ళు రష్యన్ నేర్చుకుంటారు تعلم اللغات شيء ممتع భాషలు నేర్చుకోవడం ఉత్సాహకరంగా ఉంటుంది نحن نريد ان نفهم الناس మేము మనుషుల్ని అర్థం చేసుకోవాలని అనుకుంటాము نريد ان نتكلم مع الناس మేము మనుషులతో మాట్లాడాలని అనుకుంటున్నాము